ఆజితే సూర్య సేవా రష్మయోగా ఆ దుర్వరిహం వా నాహం ప్రవా వరేణతేమసింహ వివాహరాయ ఇందురా స్వాహ నాగరి Oh, John, I'm a మాధ్యః ప్రియాసః మాధ్యః ప్రాయః సోనః అమాధ్యాయాః కామేభ్యః ప్రియావహః సహ రథో వావో వా ఆ Oh, Yeah. Yeah. Oh,